జై శ్రీరామ్. శ్రీరామ శరణం మమ. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. తదుపగత సమాస సంధియోగం సమమధురోపనతార్ధవాక్యబద్ధం రఘువరచరితం ముని ప్రణీతం దశ శిరసశ్చ వధం నిశోమయధ్వం. పరమ భాగవతులారా, శ్రీమద్ రామాయణం కిష్కింధకాండ. సుగ్రీవ మహారాజు, రావణుడు ఎక్కడ ఉంటాడో ఏమిటో నాకు తెలియదు, అయినప్పటికీ కూడా నేను మీ భార్యను తీసుకుని వచ్చి నీకు అప్పచెప్తాను, నీవు ఉద్వేగము చెందకు రామచంద్ర అని చెప్పాడు. అయితే ఆ మాటలన్నీ విన్నటువంటి రాముడు కొంచెం తన యొక్క ఆ ఉద్వేగాన్ని తగ్గించుకొని సుగ్రీవునితో కూడా అంటూ ఉన్నాడు, నేను కూడా నీకు మయాచ యదిదం వాక్యం అభిమానాత్సమీరితం తత్వయా హరిషార్దూల తత్వమిచ్చుపధార్యతం. మీ భార్యను నీకు నేను కూడా తీసుకొని వచ్చి అప్పచెప్తాను, కనుక ఇది యథార్థము. అనృతం నోక్తపూర్వం మే నచ వక్ష్యే కదాచన ఏతత్తే ప్రతిజానామి సత్యేనైవ చతే శపే. నేను ఇదివరకు అబద్ధం ఆడలేదు, ఇక ముందు అబద్ధాన్ని చెప్పను. నేను ప్రతిజ్ఞ చేసి చెబుతూ ఉన్నా, నేను సత్యమునే చెబుతానయ్యా, కనుక నీకేమీ భయం అవసరం లేదు, నేను కూడా నీకు మేలు చేస్తాను. తతప్రహృష్ట సుగ్రీవో వానరై సచివైస్సహ. సంతోషించాడు సుగ్రీవుడు, ఆ సచివులు హనుమదాదులు కూడా ఆనందపడ్డారు, అందరూ కూడా. అలా సంతోషించి ఆ రామచంద్రస్వామి ఆఢ్యోవాపి దరిద్రో వా దుఃఖిత సుఖితోపి వా నిర్దోషో వా సదోషో వా వయస్యః పరమాగతిః. ఆ స్నేహము యొక్క గొప్పతనాన్ని చెబుతూ ఉన్నారు. తడు ఆఢ్యుడు, స్నేహితుడైనటువంటి వాడు ధనవంతుడు కావచ్చు, లేదా దరిద్రో వా దరిద్రుడు కావచ్చు, వాడు దుఃఖితుడు కానీ సుఖితుడు కానీ, దుఃఖము పొందేవాడైనా సుఖాన్ని పొందేవాడైనా, అలాగే దోషం నిర్దోషోవా సదోషోవా, అతని యందు తప్పులు ఉన్నప్పటికీ లేకపోయినప్పటికీ కూడా స్నేహితుడికి స్నేహితుడే పరమగతి. కనుక స్నేహము అంటే ఇటువంటిది అని ఆ స్నేహాన్ని గురించి చెప్పారు. కనుక అందుకే రాముడు సుగ్రీవునితో స్నేహం చేశాడు. కనుక ఇక సుగ్రీవుని శత్రువు తనకి శత్రువే, ఏ విధమైనటువంటి ఆలోచన అవసరం లేదు. ఇలా స్నేహం యొక్క గొప్పతనాన్ని కూడా ఇలా చెప్పటం వలన స్నేహము ఇద్దరికీ కలిగింది. కనుక ఒకరి సుఖము ఒకరికి, ఒకరి కష్టము ఒకరికి. సరే, అసలు ఇంతకీ ఏం జరిగిందయ్యా? సుగ్రీవుడు, వాలి నీకు అసలు వైరం ఏమిటి, ఎందుకు వచ్చింది అని అంటే చెప్తూ ఉన్నాడు. వాలీనామ మమ భ్రాత, నా యొక్క అన్న జ్యేష్ఠ, పెద్దవాడు ఆయన, నేను చిన్నవాడిని. పితుర్ బహుమతో, మా తండ్రి రాజ్యము కపిరాజ్యం ఉన్నదే, అది మా అన్నకు వచ్చింది. రాజ్యపాలన చేస్తూ ఉన్నాడు మా అన్న మహా బలవంతుడు, చతుస్సముద్రములలోనూ కూడా స్నానం చేసి ఆ తెల్లవారుజామునే బయలుదేరి ఆ సూర్యునికి అర్ఘ్యమిచ్చి సంధ్య వార్చి వచ్చేవాడు. నాలుగు సముద్రాలకి కూడా తెల్లవారేసరికి వచ్చేస్తూ ఉండేవాడు. తెల్లవారుజాముకి దక్షిణ సముద్రానికి పోయి అక్కడ నుండి పడమట సముద్రం, ఆ తరువాత ఉత్తర సముద్రం, ఆ తరువాత తూర్పు సముద్రం సూర్యుడు ఉదయించేప్పటికి అక్కడికి చేరేవాడు. అంతటి మహావేగము కలిగినటువంటి వాడు, మహాబలశాలి మా అన్న. అటువంటి వాడు, శత్రువులను జయించినటువంటి వాడు అటువంటి మా అన్న. ఒకసారి మా అన్న మీదకి మాయావి అనేటటువంటి వాడు వచ్చాడు. వారిద్దరికీ కూడా ఒక స్త్రీ విషయంలో తగాద వచ్చింది. మామూలు చరిత్రలే ఇవన్నీ, స్త్రీలు తాగుడు ఇలాంటి చోటే తగువులు పడుతూ ఉంటారు. ఆ తగువు వచ్చింది, వాడు ఒక అర్ధరాత్రి వచ్చి కేక వేశాడు, రారా వాలి నీ బలమేటో చూపించు అని. అంటే వెళ్ళబోతూ ఉంటే వద్దన్నాం మా వదిన గారు, నేను కూడా అయినా వినలేదు. బయలుదేరి కిష్కింధ గుహ అది, ఆ గుహ మార్గాన్ని దాటి బయటికి వస్తే నేను కూడా బయలుదేరి వచ్చా అన్న వెంట. మా ఇద్దరిని చూసి వాడు ఇద్దరు వచ్చాము అని చెప్పి పారిపోయాడు. పారిపోతే వెంటబడ్డాడు, నేను ఇద్దరం వెంటబడ్డాం. పోయి పోయి వాడు ఒక పెద్ద గుహలో దూరాడు. అప్పుడు అన్నీ అవే కదా కొండ గుహలే ఆ కాలంలో, కనుక ఆ గుహలలోకి ప్రవేశించాడు. నువ్వు ఇక్కడే ఉండరా సుగ్రీవ అని చెప్పి మా అన్న వెళ్ళాడు లోపలికి. వెళ్తే మరి నేను అక్కడే ఉన్నాను. స్థితో ఏమితి మత్తవాతు ప్రవిష్టోహం దురాసదం తంచమే మార్గమానస్య గత సంవత్సరస్తదా. అలా వెళ్తే నేను ఇలా కూర్చున్నాను, అలా సంవత్సరం గడిచిపోయింది కానీ ఏమి జాడలేదు, ఏమైపోయారో తెలియదు. అలా ఉండగా ఒక పెద్ద ధ్వని వినిపించింది, దాంట్లో కేకలు వినిపించినాయి, రక్తం వస్తూ ఉన్నది. అయిపోయింది, మా అన్నను చంపేసి ఉంటారు, లోపల వాళ్ళు చాలామంది ఉంటారు అని చెప్పి భయపడి నేను ఒక పెద్ద బండరాయి తీసుకున్నాను. తీసుకుని బిలస్య పిహితం ముఖం, ఆ బిలము దానిని మూసేశావు. మరి వాళ్ళు వస్తే భయంకరమైనటువంటి వారు, వాళ్ళు మా ప్రాణాలు తీసేస్తారు, కిష్కింధ మీద వచ్చి పడతారు. మా అన్న కూడా చంపేశారంటే ఇంకా బలవంతులని భయంతో అది రాకుండా కూడా బాగా బలంగా దాన్ని బిల ద్వారాన్ని మూసేశాను. మూసేసి వచ్చేసాను ఇక్కడకు. వస్తే ఈ విషయాన్ని ఏమి చెప్పలేదు కానీ ఏదో ఒక విధంగా తెలుసుకున్నారు మంత్రులు, వీళ్ళందరూ కూడా తెలుసుకొని రాజు లేకుండా ఉండకూడదయ్యా అని చెప్పి నన్ను పట్టాభిషేకం చేశారు వానర రాజ్యానికి. తప్పనిసరిగా నేను పట్టాభిషేకం చేసుకున్నాను. ఆ తర్వాత కొన్ని రోజులకే వచ్చేశాడు మా అన్న, ఎక్కడరా దుర్మార్గుడా నీచుడా అంటూ కేకలు వేసుకుంటూ వచ్చాడు. వచ్చి వస్తే నేను ఆ సింహాసనము నుండి దిగి పాదాక్రాంతుడనై, అన్న నన్ను క్షమించు నేను చెబుతూనే ఉన్నాను వీరితో, నాకు పట్టాభిషేకం వద్దంటే చేశారు, ఇదిగో కిరీటం నీకే, నాకు తెలియలేదు అక్కడ ఎంతో కాలం వేచి చూశాను నీవు రాలేదు అని ఎంత బ్రతిమాలిన వినలేదు, నన్ను తన్ని నన్ను చంపటానికే ప్రయత్నం చేశాడు, నేను పారిపోయాను ఆ భయంతో. అలా వెళ్ళిపోయాను. వెంటబడి తరుముతూ ఉన్నాడు విడవకుండా. పగలంతా అలా పోతూ ఉండేవాళ్ళం. ఆ రాత్రులు ఎక్కడో తలదాసుకుంటూ అలా కొన్ని రోజులు, కొంతకాలమే గడిచింది. ఏమీ చేయగలిగే పరిస్థితి లేదు. మా అన్న మహాబలవంతుడు. అలా జరుగుతూ ఉండగా నేను అలా పారిపోతూ ఉన్నా, మా అన్న వస్తూ ఉంటాడు కిష్కింధకు వచ్చి, మరీ గుర్తొచ్చినప్పుడు వస్తూ ఉంటాడు ఎక్కడున్నానో పట్టుకుందామని. అలా జరుగుతూ ఉంటే దుందుభి అనేటటువంటి వాడు ఒకడు, ఒక రాక్షసుడు వాడు, దున్నపోతు ఆకారం వాడిది వాడు, సముద్రం మీద యుద్ధానికి పోయాడు. రమ్మంటే నేను ఇప్పుడు నీతో ఎక్కడ యుద్ధం చేస్తానయ్యా, నాకు అలా యుద్ధం చేయటానికి జల జంతువులతో ఎంతో ఉన్నది, నేను ఇప్పుడు ఏ రూపాన్ని ధరించి రాగలను, నాకు కుదరదు కానీ హిమవంతం మీదకు పో ఆ పర్వతం హిమవత్ పర్వతం మహాబలమైనటువంటిది అంటే అక్కడికి పోయి వాడు దున్నపోతు కనుక కొమ్ములతో చిమ్ముతూ ఉన్నాడు, తన్నుతూ ఉన్నాడు కాళ్ళతో ఆ పర్వతము యొక్క ప్రత్యంత పాదాలన్నీ. ఆ హిమవత్ పర్వతము కూడా మనుష్య రూపాన్ని ధరించి దేవతా రూపాన్ని ధరించో అతనికి కనిపించి నీతో యుద్ధం ఏమిట్రా, నాకు ఎందరో ఋషులు తపస్సులు చేసుకుంటూ ఉన్నారు, నా శరీరము వారందరికీ కూడా ఆవాసం అది, కనుక నువ్వు యుద్ధమే కావాలి అని అంటే పో వాలి దగ్గరకు పో కిష్కింధ అక్కడకు పొమ్మంటే అక్కడకు పొచ్చాడు వాడు. వచ్చి కేకలేస్తే వాలి వచ్చి వాడిని పట్టుకొని విషాణంయో గృహీత్వా కొమ్ములు పట్టుకున్నాడు, వాడిని కొట్టాడు, తన్నాడు, అనేక విధాలుగా వాడిని మర్దించాడు, పెద్ద ధ్వని ఘీంకారాలు చేశాడు వాడు. అలా వాడిని పట్టుకుని ముష్టిభిర్జానుభిశ్చైవ పిడికిళ్లతో పొడిచాడు, మోకాళ్ళతో పొడిచాడు, శిలాభిహి పాదపై స్తద రాళ్లతో కొట్టాడు, చెట్లతో కొట్టాడు. కొట్టి ఎట్టయితే వాడిని పపాతచ మహాకాయ అక్షితౌ పంచత్వమాగత ఒక చాలాసేపటికి వాడు ప్రాణాలు విడిచిపెట్టేశాడు, పంచ ప్రాణాలు పోయినాయి, పంచత్వాన్ని పొందాడు అంటే పంచభూతాల్లో కలిసిపోయాడు. తం తోలయిత్వా బాహుభ్యాం గత సత్వమచేతనం చిక్షేప బలవాన్ వాలి వేగేన ఏకేన యోజనం. వాడిని పట్టుకొని గిరగిరగిరగిరగిరగిరగిర తిప్పి విసిరి వేస్తే ఒక యోజన దూరం పోయి పడ్డాడు వాడు. ఎక్కడ పడ్డాడు అనంటే ఉత్క్షిప్త మతంగస్య ఆశ్రమం ప్రతి, మతంగాశ్రమంలో వచ్చి పడ్డాడు వాడు. రక్తము మాంసము అంతా చిందర వందర చల్లా చెదురుగా పడిపోతే చూశాడు మతంగ మహర్షి, కోపం వచ్చింది ఆయనకి, ఎవడు ఇలా వేసినవాడు. సహసా స్పృష్ట శోణితేన దురాత్మన కోయం దురాత్మ దుర్బుద్ధి, ఎవడు దుర్మాత్ముడు కోయం, ఎవడు వాడు దుర్బుద్ధి, ఇలా పడేసినటువంటి వాడు ఈ నా ఆశ్రమానికి వచ్చినట్లయితే వాడి తల వ్రక్కలై వాడు చచ్చిపోతాడు అని శపించాడు. శపిస్తే పరిగెత్తుకుని వచ్చాడు వాలి, అనేక విధాలుగా బతిమాలాడు కానీ ఏమీ వినలేదు. నువ్వు ఇంకా ఎక్కువ ఉన్నావు అని అంటే చనిపోతావు సుమా, వెళ్ళిపోమని అంటే ఏమీ చేసేది లేక వెళ్ళిపోయాడు వాలి. నీ సంబంధులు కూడా ఈ ప్రాంతానికి రాకూడదు, వస్తే వారు కూడా చనిపోతారని ఆయన ఇంకా కోపంతో శపించేటప్పటికీ వాలి వాలి సంబంధులు భయపడి ఎవరూ కూడా ఇక్కడికి రావటం లేదు. ఈ విషయాన్ని తెలుసుకొని ఇంకా నేను దేశం అంతా తిరగటం ఎందుకని చెప్పి ఇక్కడికి వచ్చి తలదాసుకున్నాను సుమా రామ, ఇది నా సంగతి. అయితే నీకేం భయం లేదు, నేను అతడిని సంహరిస్తాను అంటే నాకేం నమ్మకం లేదు, మహాబలశాలి మా అన్నంటే సామాన్యుడు అనుకున్నావా, అయితే నీకు నమ్మకం కలగాలి అని అంటే ఏం చేయాలి అని అడిగాడు లక్ష్మణస్వామి. లక్ష్మణ అంటే ఏం చేయాలి అని అంటే ఆ దుందుభి యొక్క కళేబరం ఇంకా ఇక్కడే ఉంది, ఓ పెద్ద గుట్ట ఎముకల పురువు పడి ఉంది, దీనిని ఒక రెండు యోజనాల దూరం, ఒక యోజనం పడేశాడు కదా, రెండు యోజనాలు మీ అన్న అంగుష్టముతో అంటే పాదాంగుష్టము కాలు బొటను రేలుతో పాదాంగుష్ఠేనా అలా దూరంగా చిమ్మితే కొంత నమ్మకము అన్నాడు. అంటే అలాగే అని చెప్పి కాయం దుందుభేహే పాదాంగుష్ఠేన లీలయా తోలయిత్వా మహాబాహు చిక్షేప దశయోజనం. 10 యోజనాలు పోయింది రామచంద్రస్వామి పాదాంగుష్టము ఆ కాలు బొటని వ్రేలితో ఇసిరాడు దాన్ని, బలంగా వెళ్ళిపోయింది అది. అయితే ఇంకా చాలలేదన్నాడు. ఏమిటంటే ఆర్ద్ర సమాంస ప్రత్యగ్రహ, అప్పుడు తడి అది మాంసము బరువు ఎక్కువది, కానీ ఇప్పుడు నిర్మాంస ఇప్పుడంతా మాంసం లేదు ఏమీ లేదు తేలికైపోయింది, ఇప్పుడు ఇంకా చాలదు, మరి ఇంకేం కావాలి నీకు అని అంటే సాల వృక్షములు 7, ఈ 7 సాల వృక్షములు కూడా మా అన్న వాటిని మద్ది చెట్లు వంచుతూ ఉండేవాడు, వాటి ఆకులన్నీ రాలగొడుతూ ఉండేవాడు, అదొక వ్యాయామంలాగా చేస్తూ ఉండేవాడు. బాణంతో ఒక సాలమేకం తు నిర్భింజ్యా భవేతు వ్యక్తి బలాబలే, ఒక్కటి ఒక చెట్టులో మీ ఒక బాణం ఉన్నదే, నీ బాణంతో దాన్ని ఆ గుచ్చు ఆ దరికి వెళ్ళేటట్టు చేయి, నీ చేతితో పొడువు దాన్ని, ఈ దరి నుంచి ఆ దరికి వెళ్తే చాలు అని అంటే అలాగేనని చెప్పి రామచంద్రస్వామి రామో జగ్రాహ కార్ముకం ఆ ధనుస్సును తీసుకున్నాడు. సగృహీత్వా ఆ ధనుర్ఘోరం శరమే కంచమానద సాలముద్దిశ్య చిక్షేప జాస్వనైహి పూరయందిశ. ఆ చెట్టు సుగ్రీవుడు చూపించిన ఒక చెట్టు, అవి గుండ్రంగా ఉన్నాయి, అక్కడక్కడ ఉన్నాయి, ఒక లైన్గా లేవు ఆ చెట్లు. దాన్ని సుగ్రీవుడు చూపించినటువంటి చెట్టుకి గురిపెట్టి సవిసృష్టు బలవత బాణ స్వర్ణ పరిష్కృత భిత్వా సాలాన్ గిరిప్రస్థే సప్తభూమిం వివేశ ప్రవిష్టశ్చ ముహూర్తేన ధరాం భిత్వా మహాజవః నిష్పత్య చ పునస్తూర్ణం స్వతూణీం ప్రవివేశ. పోయి సప్తసాలాన్ ఒకటి కాదు ఏడింట్లోనూ దూరింది, పగలగొట్టుకుంటూ వెళ్ళిపోయింది ఆ దరికి. ఏడు సాల వృక్షములలోనూ చూడ దూరి పగలగొట్టుకుంటూ పోయి పర్వతాన్ని పగలగొట్టి కిందకెళ్ళి పాతాళానికి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి ఆయన అమ్ముల పొదిలో దూరింది. తాన్ దృష్ట్వా చూశాడు సుగ్రీవుడు విస్మయం పరమాగత ఆశ్చర్యాన్ని చెంది సమూర్ధ్న న్యపతద్ భూమౌ ప్రలంబీకృత భూషణ వెంటనే సాష్టాంగ నమస్కారం చేశాడు. ఆశ్చర్యమహో రామచంద్ర, నీ యొక్క ఆ శర విన్యాసము అద్భుతము అని అంటూ చెప్పి సాష్టాంగ వందనం చేసి కృతాంజలి లేచి రెండు చేతులు జోడించి నీ అంటి వస్త్రవిధులను ఎవరిని చూడలేదు సుమా, నేను సేంద్రోనపి సురాన్ సర్వాన్ ఇంద్రుడు దేవతలు అందరి యుద్ధాలు చూశాము, అందరి యొక్క పరాక్రమాలు చూశాను, వాలి పరాక్రమం కూడా చూశాను, కానీ ఇటువంటిదా ఎక్కడసలు ఆ సప్తవ సాలములను భేదించింది, పర్వతాన్ని భేదించింది, భూమి లోపలికి వెళ్ళిపోయింది, మళ్ళీ తిరిగి వచ్చి నీ అమ్ములు పొదిలో దూరిందే. కోరణాగ్రత స్థాతాతే, నీ ముందు ఎవడై అసలు నిలబడేది, ఎవడు యుద్ధంలో కహా ఎవడు నిలబడగలడు. అజ్యమే విగతశోక ప్రీతిరజ్య పరామమా, నా శోకం పోయింది, సంతోషం కలిగింది. సుహృదం త్వాం సమాసాజ్య మహేంద్ర వరుణోపమం, నీ అటువంటి స్నేహితుడు నాకు ఇంకా ఉండగా ఇంకా నాకేంటి భయం, నా యొక్క భయం పోయింది అని చెప్పి ఆనందపడ్డాడు సుగ్రీవుడు. ఇలా సుగ్రీవుని యొక్క భయాన్ని రామచంద్రస్వామి పోగొట్టాడు. ఇది మరి ఎంత అద్భుతమైనటువంటి పరాక్రమం ఇది చూడండి, ఆ విన్యాసాలు చూడండి, రాముని యొక్క బలపరాక్రమాలు చూడండి. సామాన్యులుగా దేవ ఎవరికి భయపడి కాదు రాముడు, తన యొక్క సత్యము ధైర్యము పరాక్రమం ఎలా నిరూపించాడు రాముడు. సరే, ఇక్కడ మనుచరిత్రలో అలసాని పెద్దన ఆయన దశావతారాలని ప్రార్థన చేస్తూ ఈ రామావతారమును ప్రార్థించేటటువంటి ఒక పద్యం బాగుంటుంది, సందర్భానికి చెప్పుకుందాం. పవిధారాపతనంబుగైకొనని పౌలశ్చుమై సప్తధాతువులందూరు పరిశ్రమంబునకు ఉద్యోగించిన సప్తసాల విభేదంబున నరించి నిల్వక సలీలంజన్న యుష్మన్ మరుజవనాస్త్రం వసగున్ సిరుల్ రఘుకుల స్వామి రమావల్లభా. ఏ రఘుకుల స్వామి, నీది ప్రాక్టీస్ చేసినట్టుందయ్యా ఇప్పుడు. దేనికోసమనంటే పవిధారాపతనంబు గైకొనని అప్పౌలశ్చుమై సప్తధాతువులు, వజ్రము పిడుగు ఆ విసిరి కొట్టాడు దేవేంద్రుడు రావణాసురుణ్ణి, రొమ్ములో పడి వచ్చి ఏమీ లెక్క చేయలేదట వాడు. అయితే అటువంటి వాడికి మరి యుద్ధంలో ఎలాగు అని అంటే, వాడి సప్త ధాతువులు శరీరంలో మరి ఉంటాయి కదా, చర్మము, కండరము, ఎముకలు, ఇంకేయో వీటిని అంటారు, ఆ మొత్తాన్ని భేదించటము అనేటటువంటి ఒక అభ్యాసం కోసమై, ఆ పరిశ్రమ కోసము ఉద్యోగించి ప్రయత్నం చేసేప్పుడు సప్తసాల విభేదం బొనరించి ఈ యొక్క శరము ఉన్నదే బాణము ఈ ఏడు మద్ది చెట్లను కొట్టేసింది. నిల్వక అక్కడితో ఆగలేదు. ఆ సలీలంజన్న ఆ పర్వతాన్ని భేదించి పాతాళం వరకు కూడా పోయి మళ్ళీ తిరిగి వచ్చి ఈ యొక్క అమ్ములు పొదులు దూరిందే యుష్మన్ మరుజ్యవనాస్త్రము. ఆ మరుజ్యవనాస్త్రము ఆ వాయువు అస్త్రం అటది. ఆ అస్త్రము యొక్క వేగం ఉన్నదే, ఆ వేగము మాకు సంపదలిచ్చుగాక, రఘుకుల స్వామి రమావల్లభ మాకు సంపదలిచ్చుగాక అంటాడు ఆయన అలసాని పెద్దన. అలా ఇది చూసే బాణాలను పొగిడాడు కృష్ణదేవరాయలు అనుకోవచ్చు. దాంట్లో ఆముక్తమాల్యదలో అది మరల వేరే, రావణాసురుడితో యుద్ధం అది, అప్పుడు చూసుకుందాం వాటిని. ఈ సాహిత్యంలో కూడా ఎంతో గొప్పవి, ఇటువంటి వాటిని పెద్దలు అనుగ్రహించారు చెప్పుకుందాం. జై శ్రీరామ్. శ్రీరామ శరణం మమ.